ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను పలుకలేని పలపులన్నీ పాటలో దాచుకుంటాను ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను పలుకలేని పలపులన్నీ పాటలో దాచుకుంటాను ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను ప్రాణమై జతగూడి మనమున్నాము ఉన్నాము ఉన్నాము ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను పలుకలేని పలపులన్నీ పాటలో దాచుకుంటాను ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను కలిసేవు నన్ను కలిసేవు ఇదే పాట ప్రతి చోట ఇలా